శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం మొదటి అధ్యాయము. ధృతరాష్ట్రుడు ఇట్లనెను, ఒకటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామకాః పాండవాశ్చైవ కెమకుర్వత సంజయ, అనగా ఓ సంజయ, ధర్మభూమేన కురుక్షేత్రమునందు నా కుమారులైన కౌరవులు పాండురాజు పుత్రులైన పాండవులు ఏ విధముగా పాండవులు ఎటువంటి యుద్ధము చేయుచున్నారో నీవు నాకు చెప్పుము. అప్పుడు సంజయుడు ఇలా చెప్పినాడు. రెండు దృష్ట్వాతు పాండవానికం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్య ముపసంగమ్య రాజామబ్రవీత్ వచన, అనగా ఆ సమయమందున రాజైన దుర్యోధనుడు పాండవ సైన్యమును వ్యూహాత్మకముగా నిలిచి ఉండుట చూచి గురువైన ద్రోణుని దగ్గరకు వెళ్లి ఇట్లనుచున్నాడు. మూడు పశ్యేతాం పాండుపుత్రాణమాచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత, అనగా దుర్యోధనుడు గురువైన ద్రోణునితో ఇట్లనెను, గురువుగారు, తమ యొక్క బుద్ధిమంతుడైన శిష్యుడు ద్రుపద పుత్రుడైన దుష్టద్యుమ్నుని ద్వారా వ్యూహార్చన చేయబడిన పాండవుల యొక్క ఆ గొప్ప సైన్యమును ఒక్కసారి పరికించండి. నాలుగు అత్రసుర మహేశ్వాస భీమార్జున సమయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఐదు ధృష్టకేతుశ్చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః. ఆరు యుథామన్యశ్చ విక్రాంత ఉత్తమోజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏన మహారథాః. అనగా ఈ సేనేందు మహాధనుర్ధారులైన వీరులు పోరాడుటేందు భీముడు మరియు అర్జునునితో సమానులైన సాత్యకి, విరాట్రాజు మరియు మహారథులైన ద్రుపదుడు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. ఒకటి, బలవంతుడైన దష్టకేతువు, చకితానుడు మరియు కాశీరాజు, ఇంకా నరశ్రేష్ఠులైన పురుజి కుంతిభోజుడు మరియు శౌర్యము మరియు పరాక్రమమునందు మిన్నలైన యుధామన్యు బలవంతుడైన ఉత్తమోజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు మరియు ద్రౌపదీపుత్రు ఐదుగురు వీరులు, వీరందరూ మహారథులే. ఏడు, అస్మాకం విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాశ్రవీమితే, అనగా ఓ ద్విజోత్తమ, మన సైన్యమందుగూడా ఎవరెవరు వీరులున్నా వారినందరినీ తమరు గుర్తించండి. మన సేనా నాయకుల పేర్లను చెప్పుచున్నాను. ఆలకించం. ఎనిమిది, భవ నీరుష్మశ్చ కర్ణశ్చ కూపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తి తథైవచ, అనగా తమరు పితామహులు భీష్ములు కర్ణుడు రణవిజేతైన కూపాచార్యుల అట్లే అశ్వత్థామ వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడు భూరిశ్రవుడు. తొమ్మిది, అన్యే చ బహవః సూరా మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః యుద్ధ యుద్ధ విశారదాః సర్వే సర్వే, అనగా వారేగాక ఇంకా అనేకులైన సూరవీరులు నా కొరకు తమ ప్రాణముల అర్పించుటకు సిద్ధముగాయున్నారు. వారందరూ గూడా నానావిధములైన శస్త్రాస్త్రము ధరించియున్నవారే, యుద్ధ విద్యేందు నిపుణులైయుండియున్నారు. పది, అపర్యాప్తం తదస్మాకం బలం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీష్మాభిరక్షితం భీష్మాభిరక్షితం, అనగా ఆ విధముగా పితామహులైన భీష్ముని రక్షణయందున్న మన సైన్యము ఆ విధములుగాను అజేయమైయున్నది. మరియు లక్షింపబడుచున్న ఈ పాండవుల సైన్యం చాలా సులువుగా గెలువబడవచ్చును. పదకొండు, పయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభి రక్షంతు భవంతః సర్వ ఏవ, అందుచేత తమరందరూ గూడ యుద్ధభూమియందు తమ తస్థానములయందు స్థిరముగా జాగరుకులై నిలబడియుండి పితామహులైన భీష్ముల వారి రక్షించుతూ ఉండగలరు. రెండు, శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథ. పన్నెండు, తస్య సంజనేన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యుచ్చేయః శంఖం దద్మౌ ప్రతాపవాన్, అనగా దుర్యోధనుడు అలా చెప్పిన తరువాత కురువంశ వయోవృద్ధుడు మరియు పరమవీరుడు అయిన భీష్ముడు దుర్యోధనుని హృదయమునందు హర్షాతిరేకమును కలించుటకై బిగ్గరగా సింహము వలె గర్జించుచు శంఖమును మ్రోగించెను. 13. తతః శంఖాశ్చర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. అనగా అంతలోనే ఒక్కసారిగా శంఖములు, నగరాలు, డోళ్లు, ముదంగములు, ఇంకా కొమ్ము వాయిద్యములు మొదలగు అనేకములైన వాద్య సాధనములు మ్రోగినవి. ఆ మ్రోత చాలా భయంకరంగా ఉంది. 14. తతః శ్వేతరేయుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖా ప్రదద్మతుః. అనగా అటు తరువాత తెల్లని గుగములు పూంచినటువంటి పెద్ద రథముపై అధిష్ఠించియున్న శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు కూడా తమ తమ అలౌకికమైన శంఖానాదములు చేసినారు. 15. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. అనగా శ్రీకృష్ణుడు పాంచజన్యము అను పేరుగల శంఖమును మరియు అర్జునుడు దేవదత్తమను శంఖమును పూరించిరి. భయంకరమైన కర్మలు చేయు వృకోదరుడైన భీముడు పౌండ్రము అను పేరుగల తన మహాశంఖమును మ్రోగించెను. 16. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః సహదేవశ్చ సుఘోషామణి పుష్పకౌ నకులః. కుంతిపుత్రుడు మరియు రాజు అయినటువంటి యుధిష్ఠిరుడు అనంత విజయమును శంఖమును, నకులుడు సుఘోషము అను శంఖమును మరియు సహదేవుడు మణిపుష్పకమను పేరుగల శంఖమును గొప్పగా పూరించిరి. అనగా 17. కాశ్యశ్చ పరమేశ్వసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమో విరాటశ్చ సాత్యకీ సాత్యకీశ్చాపరాజితః. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 3. అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు. 24. ఏవముక్తో హృషికేశో గుడాకేశన భారత సేనయోర్భయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. 25. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి ఉవాచ. నవ భారత, నిద్రను జయించిన అర్జునుని ద్వారా ప్రేరేపించబడిన శ్రీకృష్ణుడు ఆ సర్వోత్తమమైన రథమును ఇరు సైన్యముల మధ్య భీష్ముడు మరియు ద్రోణాచార్యుడు ఇంకా తదితరమైన రాజులకు ఎదురుగా నిలబెట్టి ఇలా అన్నాడు. ఓ పార్థ, ఇప్పుడు ఇచ్చట గుమగుడియున్న కౌరవులను చూడుము. 26. తత్రాపశ్యత్సితాస్ పార్థః పితృనథ పితామహానాచార్యాన్ మాతులానాతృన్ పుత్రానోత్రాస్ సఖీం. 27. స్వసురాన్ సుహృదశ్చైవ సథా సేనయోర్భయోరపి తాస్ సమీక్ష్య సకౌంతేహ సర్వాన్ బంధునవస్థితాన్. 28. కూపయా పరయా విష్ణౌ విషీదన్నిదంబ్రవీత్ రుష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. 29. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అనగా ఓ పృథ్వీనాథ, అప్పుడు ఆ పృథాపుత్రుడైన అర్జునుడు అచ్చట రెండు సైన్యములందును యుద్ధము చేయుటకు సిద్ధముగానున్న పెనపెద తండ్రులను, తాతలను, గురువులను, మామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, మామలను మరియు సుహృద్వర్గీయులను చూడమొదలెడెను. అచ్చట ఆ విధముగా తన కుటుంబమునకు సంబంధించిన వారినందరినీ అలా యుద్ధమునకు సిద్ధముగా నిలబడి ఉండుట చూచి దయార్ద్ర హృదయుడైన ఆ కుంతిపుత్రుడు అర్జునుడు శోకించుచూ ఇలా అన్నాడు. ఓ కృష్ణ, ఇప్పుడు నా ఎదుట యుద్ధోన్ముఖులై నిలబడియున్న నా బంధు సముదాయమును చూచి నా సర్వాంగములు శక్తిహీనములగుచున్నవి, గొంతు ఎండిపోవుచున్నది, నా శరీరము కంపించుచున్నది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 5. 30. గాండీవం సంసతే హస్తాత్యక్సైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. అనగా నా గాండీవ మనబడు ధనస్సు చేజారిపోవుచున్నది, తనవంతయు కాలిపోవుచున్నది, వాటితో పాటుగా నా మనస్సు భ్రమించుచున్నట్లున్నది. ఇంకా ఏమి చెప్పేది? నేను నిలబడ శక్తి గూడలేనివాడనేయున్నాను. 1:31 నిమిత్తాని పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయో 2ను పశ్యామి హత్వా స్వజనమాహవే. అనగా ఓ కేశవ, అంతేకాకుండా ఇంకా అన్ని లక్షణాలు నాకు విపరీతముగానే తోచుచున్నవి. యుద్ధములో నా కులము వారి నందరిని చంపి నేను ఎటువంటి శుభములు పొందగలను? 32 నకాంక్షే విజయం కృష్ణన చ రాజ్యం సుఖాని చ కిమ్నో రాజేన గోవింద కిం భోగై జీవితేనవా. అనగా కృష్ణ, నేను యుద్ధము చేసి విజయమును పొందగోరుటలేదు, మరియు రాజ్యమును గాని రాజభోగములను గాని పొందగోరుటలేదు. ఓ గోవింద, రాజ్యము వలన గాని రాజభోగముల చేతగాని చివరకు జీవించుటయందుగాని ఏమీ ప్రయోజనము కలదు. 33 ఏషామధ్యే కాంక్షితంనో రాజ్యం భోగాహ సుఖాని చ తయిమే 2 వస్తితా యుద్ధే ప్రాణాస్తిత్వాధనాని చ. 34 ఆచార్యాః తరపుత్రాస్తథైవ పితామహః మాతులాః స్వసురాః పౌత్రాః శ్యాలాః సంబధినస్తథా. అనగా ఎవరికొరకు నేను రాజ్యమును రాజ్యభోగములను మరియు సర్వవిధ సుఖములను కోరుకుంటున్నానో వారందరూ, అనగా నా గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మామలు, మనుమలు, బావమరుదులు మరియు ఇతరమైన నా కుటుంబము వారందరూ ధనప్రాణములను గూడ లెక్క చేక యుద్ధము చేయుటకై ఇచ్చట సిద్ధముగా ఉన్నారు. 35 ఏతాన్న హంతుమిచ్చామి ఘతో 2 మధుసూదన అపి త్రైలోకరాజ్యస్య హేతోహ కిను మహీకృతే. అనగా ఓ మధుసూదన, వారందరూ నాపై దండెత్తివచ్చి నన్ను బాధించినా సరేగాని నేను మాత్రము ముల్లోకముల రాజ్యమును పొందుటకైనను నా బంధువులైన వీరినందరినీ చంపజాలను. అలాంటప్పుడు ఒక చిన్ని రాజ్యము కొరకు నేను వారందరినీ ఎలా చంపగలను? శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 6:36 నిహత్య ధార్తరాష్ట్రన్నక ప్రీత్యః స్యాజ్జనార్దన పాపమేవాశ్రేయదస్మార్హత్వై తానాతతాయనః. అనగా ఓ జనార్దన, ఈ ధృతరాష్ట్రుని పుత్రులనందరిని చంపినందువలన నాకు మాకు కలుగు సంతోషమేముండును? పైగా ఈ అల్లరముకలను చంపినందువలన మనకు పాపము సంభవించునేగాని కలుగు పుణ్యమేమున్నది. 37 తస్మాన్నార్హా వయం హస్తం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. అనగా అందువలన ఓ మాధవ, నాకు బంధువులు మరియు స్వగోత్రికులైన ధృతరాష్ట్ర సంతానమును వధించుట న్యాయము కాదు. ఏలేనా, మన బంధువులను వధించి మనమిట్లు సుఖపడగలము? 38 యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేత సహ కులక్షేకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. అనగా లోభం కారణముగా మతిభరస్టులయున్న ఈ కౌరవులు కులక్షయము వలన కలుగబోవు దోషమును మరియు మిత్రులైన వారితో వైరభావము కలిగియున్నందువలన కలుగు పాపమును తెలియజార్కున్నారు. 39 కథం న జ్ఞేయమస్మాభ్యః పాపాదస్మాన్నివర్తితుం కులక్షేకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. అనగా అలా అయినప్పటికీ ఓ జనార్దన, కులక్షయము వలన కలుగు దోషమును చక్కగా ఎదింగియున్న మనము ఇటువంటి పాపము నుండి తప్పుకొనుటకు కావలసిన మార్గమును ఎందుకు వెదకరాదు? 40 కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మో 2 భిభవత్యుత. కులం నశించితే సనాతనమైన అనగా అందరికి తెలిసిన విషయమేమనగా అనగా అనాదిగా ఆచరణయందున్న కాలధర్మం నశిస్తుంది. ఆ విధంగా ధర్మం నశిస్తే కులమంతా పాపభూయిష్టం అయిపోతుంది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 7:41 అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వాణేయ జాయతే వనశంకరః. అనగా ఓ కృష్ణ, ఈ విధంగా పాపం ప్రబలినట్లయితే ఆ కులమునకు సంబంధించిన స్త్రీలందరూ దూషితలైపోతారు. ఆ విధంగా కుల స్త్రీలందరూ దూషితలైన ఎడల ఆ కులమునకు వనసాంకర్యము ఏర్పడును. 42 శంకరో నరకాయవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః. అనగా ఆ వర్ణశంకరత్వము ఆ కులం చెడిన వాళ్లను మొత్తం కులాన్ని గూడా నరకానికి తీసుకుని వెళ్లడానికి కారణం అవుతుంది. అట్లేలైనా వాళ్ల పితృదేవతలు పిండ క్రియ జలక్రియ లేకుండా పోయినందున తమ తమ స్థానముల నుండి భ్రష్టత్వాన్ని పొందరు. 43 దోషేరితయః కులజ్ఞానాం వర్ణశంకరకారకయః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. అనగా ఈ విధంగా వర్ణశంకరత్వాన్ని కలిగించేపై దోషముల వలన ఆ కులఘాతుకుల కారణంగా సనాతన కులధర్మము మరియు జాతిధర్మము రెండు నశిస్తాయి. 44 ఉత్సన్నకుల ధర్మాణం మనుష్యానం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను సుశ్రుమ. అనగా ఓ జనార్దన, ఎవరి కులధర్మములు నశించునో ఆ మానవులందరికీ తప్పక నరకవాసము కలుగును. అలా అని నేను ఇంతకు పూర్వమే వినియున్నాను. 45 అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజసుఖలోభేన హస్తం స్వజన ముద్యతాః. అనగా అయ్యో, మనము చాలా గొప్ప పాపకార్యము చేయ నిశ్చయించుకొని యున్నాము. ఇది ఎంతటి దోహక కార్యము! రాజసుఖలోలురమై మన యొక్క కుటుంబానే నశింపజేయుటకు ఉద్యుక్తులమై యున్నాము. 46 యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణేహ ధాత్తరాష్ట్రారణే హన్యుస్ తన్మే క్షేమతరం భవేత్. అనగా ఒకవేళ శస్త్రాస్త్రములు లేక యుద్ధ విముఖుడనయున్న నన్ను అన్ని విధములైన శస్త్రాస్త్రములతో కూడియున్న ఆ ధృతరాష్ట్రుని పుత్రులు రణభూమియందు చంపివైచినను అది నాకు అన్ని విధముల శుభకరమే యగును. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 8. అప్పుడు ధృతరాష్ట్రునితో సంజయుడు ఇలా అన్నాడు. 47 ఏవ ముక్తార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. అనగా ఆ రణభూమియందు పై విధముగా చెప్పిన అర్జునుడు బాణములతో కూడియున్న విల్లును క్రిందపడవైచి శోకముతో మరియు వ్యాకులతతో నిండిన చిత్తము కలవాడై తన రథమునందే కూలబడిపోయినాడు. కృష్ణార్జున సంవాదరూపమైన అర్జున విషాదయుగము విషాదము అనగా దుహకము అను ప్రథమ అధ్యాయము సమాప్తము. శ్రీశ్రీశ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీత యందలి అర్జున విషాద యోగమును మొదటి అధ్యాయమునకు శ్రీశ్రీశ్రీ శంకరాచార్య విరచిత భాష్యమునకు తెలుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి ప్రణవాశ్రమము. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 9